కర్మ 23వది. ఒక వ్యక్తి తన విధులను నిర్వర్తించి దానికి ప్రతిఫలం పొందుతాడు. కార్యార్థ పరిస్థితి అతన్ని తిరిగి కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. అప్పుడు మరలా ప్రతిఫలం పొందుతాడు. అది ఒక ఆవృత్తి అయిపోతుంది. కార్యార్థ ఫలాలు రావడం, ఫలాల వల్ల కార్యాలు జరగడం ప్రాచీన కాలం నుండి జీవితం ఈ విధంగా కొనసాగుతున్నది. దీనిని కర్మచక్రం అని పిలుస్తారు. కర్మ అందరికీ సమంగా వర్తిస్తుంది. చైతన్యరహిత స్థితిలో మన పూర్వ సంస్కారాన్ని పాతుకొని ఉండిపోతాయి. ఆ గుప్తమైన సంస్కారాలు వివిధ ఆలోచనలు కలిగిచేసి మన మాటలు చర్యల ద్వారా వాటిని ప్రకటించుకుంటాయి. ఈ సంస్కారాల నుండి సాధకుడు విముక్తి పొందడానికి వీలవుతుంది. ఎవరైతే ఈ సంస్కారాలను వైరాగ్యం అనే అగ్నిలో కాల్చివేయగలరో వారు వీటి చేత నిర్మింపబడిన బంధాల నుండి విముక్తి పొందగలరు. అది ఒక కాలిపోయిన తాడు వంటిది. అది ఇంకా తాడులా కనిపించిన కట్టగలిగే శక్తిని కోల్పోయింది. చైతన్యరహిత శిస్తులో ఉన్న జ్ఞానమని అగ్నిలో గుప్తభావాలు కాల్చివేయబడినప్పుడు అవి తిరిగి అంకురించే శక్తిని కోల్పోయి మరెప్పుడూ పెరగవు. అవి వేసిన కాఫీ గింజలు లాంటివి. వాటిని ఉపయోగించి త్రాగడానికి కాఫీ చేసుకోవచ్చును, కానీ అవి పెరిగే శక్తిని కోల్పోయాయి. కార్యాలు జరపకుండా ఏ వ్యక్తి జీవించలేడు. నువ్వు కార్యాలు జరిపినప్పుడు నీ కార్యాల వల్ల ఫలాలను నువ్వు పొందుతావు. నువ్వు నాటిన దాన్ని బట్టి ఫలాలు పొందుతావు. ఆశిస్సు సోషల్ యురీప్. ఈ న్యాయం నుండి ఎవరు తప్పించుకోలేరు. నీ కార్యాలకు నేను ఫలాలు పొందినప్పుడు ఆ కార్యాలు నిన్ను ఇంకొన్ని కార్యాలు చేయడానికి పురిగొలుపుతాయి. దీనికి అంతం లేనట్టు కనిపిస్తుంది. ఇది మనలో నిస్సహాయమైన భావన కలుగ చేస్తుంది. నీ బాధ్యత నిర్వర్తించకుండా నీవు జీవించలేవు. కానీ నీ బాధ్యత నిర్వర్తించినప్పుడు నీవు ఒక సుడిగుండంలో చిక్కుకున్నట్టు కనుగొంటావు. బాధ్యత నిన్నొక బానిసగా చేస్తుంది. కాబట్టి నీవు ఆనందంగా లేవు. మొట్టమొదటిగా నువ్వు కార్యాలు చేయడం ఎలాగో తెలుసుకోవాలి. అయినప్పటికీ వాటితో ప్రభావితం అవ్వకుండా చూసుకోవాలి. నీ బాధ్యత నీకు శ్రమను ఒత్తిడిని ఇవ్వకూడదు. అది నిన్ను బానిసగా చేయకూడదు. నువ్వు నీ స్థిరపడిన మనోవైఖరిని మార్చుకోవాలి. ఏది ఏమైనా సరే నీ బాధ్యతను ప్రేమతో నిర్వర్తిస్తావని ఉదయమే నిర్ణయించుకో. నువ్వు అలా అనుకుంటే సామాన్యంగా జరిగేటట్టు రోజు చివరిలో నువ్వు అలసిపోయినట్టు కనుగొనవు. బాధ్యతను ప్రేమతో చేయటం నేర్చుకోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు. అప్పుడు అది సులభమైపోతుంది. నువ్వు ఒకదాన్ని ప్రేమించకపోయినా దాన్ని చేస్తే అది నీ మనసులో భేదాలు సృష్టించి నీకు ఒత్తిడి కలుగ చేస్తుంది. నీ బాధ్యతలమే ప్రేమను పెంపొందించుకోవడం నేర్చుకో. ఇది తప్పక చేయగలవు. ఇదే మానవ నైపుణ్యం. మానవ ప్రయత్నం. ఎప్పుడైతే నువ్వు మానవ ప్రయత్నాలను పూర్తి చేస్తావో అప్పుడు దైవకృప నీపై ప్రసరిస్తుంది. అందుచేత నీవు మానవ ప్రయత్నాలను ప్రేమతో చెయ్యి, ప్రేమించటం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు పనిచేసి ప్రేమించడం, ప్రేమించిన దాని కొరకు పనిచేయడం, పనిచేస్తున్న దాన్ని ప్రేమించడం చేయగలిగితే ఈ భూమిపై హాయిగా బ్రతకడానికి వీలు అవుతుంది.